పక్షులు ఎలా ఎగురుతున్నాయి. పుస్తకం 34వ భాగం. జలాంతర్గాములు మునుగుతూ తేలుతూ ఎలా కదులుతాయి. పడవ తేలింది, రాయి మునిగింది, ఇక జలాంతర్గాము కావాలన్నప్పుడు తేలుతుంది, కనిపించకూడదన్నప్పుడు మునుగుతుంది. ఇందులో కూడా చాలా తేలికగా అర్థమయ్యే ఫిజిక్స్ను వాడుకుంటారు. ద్రవంలోని ఒత్తిడి లోతుతో పెరుగుతుంది. ఈ పెరుగుదల కారణంగానే తేలడం వీలవుతుంది. నీటిలో మునిగి ఈదే వారికి ఈ తేడా తెలుస్తుంది. లోతుకు పోయిన కొద్దీ చెవులలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఒక వస్తువును నీటి మీద పెడితే వస్తువు నీటిని అదిమినట్టే నీరు కూడా వస్తువును అదుముతుంది. ఈ అదిమే తీరు లోతు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది. భూమి ఆకర్షణ శక్తి వస్తువుని కిందకు లాగుతుంటే నీరు మాత్రం దానిని పైకి తోస్తుంది. నీటిలో ప్రయత్నించి లోతుకు చేరిన వారు ఆ ప్రయత్నం మానిన మరుక్షణం వీలైనంత వేగంగా నీటిపైకి వచ్చేస్తారు. నీటిలోకి డైవ్ చేసిన మనిషి బరువు కారణంగా వేగం కారణంగా లోతుకు చేరతాడు. కొంత లోతుకు చేరేసరికి ప్లవన బలం అంటే వస్తువులను నీరు పైకి నెట్టే పద్ధతి సమతూకానికి చేరుతుంది. అప్పుడు ఆ మనిషి ఏమీ చేయకుండానే పైకి వచ్చేస్తాడు. ఒక వస్తువును నీటిలో మునిగి ఉండగా ఎత్తినప్పుడు దాని బరువు తక్కువగా తోచడం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ వస్తువు మీద నీరు కనబరుస్తున్న ప్లవన బలం కారణంగానే బరువు తగ్గుతుంది. అదే వస్తువు నీటిపైకి రాగానే భూమి ఆకర్షణ శక్తి కారణంగా తిరిగి మామూలు బరువును కనబరుస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే జలాంతర్గాములు నీటిలో మునుగుతూ తేలుతూ ఉంటాయి. జలాంతర్గామి రెండు చివరల గాలిగదులు ఉంటాయి. ఈ చివరల మధ్యన ఉండే భాగంలో ట్యాంకులు ఉంటాయి. వాటిలో అవసరం కొద్దీ నీటిని గాలిని నింపే ఏర్పాటు ఉంటుంది. బాలాస్ట్ ట్యాంక్స్ అనే ఈ భాగాలలో గాలి నిండి ఉన్నప్పుడు మొత్తం జలాంతర్గామి మీద పడే భూమి ఆకర్షణ శక్తి నీటి వల్ల కలిగే తేలే బలం కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి జలాంతర్గామి తేలుతుంది. గదులలో గాలిని తొలగించి నీళ్లతో నింపితే మొత్తం నిర్మాణం బరువు పెరుగుతుంది, పరిమాణం మాత్రం పెరగదు. భూమి ఆకర్షణ బలం ఎక్కువవుతుంది, దానితో అది మునుగుతుంది. ఆకర్షణ మరీ ఎక్కువైతే అంటే లోపల నీరు మరీ ఎక్కువైతే పడవ సముద్రం అడుగుకు వెళ్ళిపోతుంది. అది జరగకుండా నీళ్లను నియంత్రించగలిగితే నీటిలోని ఒక లోతులో అది నిలబడుతుంది. అక్కడ అది ముందుకు కూడా కదులుతుంది. అంటే గదులలో నింపే నీటిని బట్టి జలాంతర్గామి మునిగే లోతు నిర్ణయమవుతుంది. అప్పటిక ఒక లోతులో మునగకుండాను తేలకుండాను పడవను నిలిపే వీలు కలుగుతుంది. మళ్ళీ నీటి మీదకు రావాలంటే గదులలోకి ఒత్తిడితో గాలిని పంపించి నీటిని బయటకు పంపుతారు. సబ్మెరీన్ బరువు తగ్గుతుంది, ప్లవన బలం పెరుగుతుంది, కాబట్టి అది నీటిపైకి వచ్చేస్తుంది. నీటిలో లోతుకు పోయిన కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి ఈ ఒత్తిడికి తట్టుకునే రకంగా సబ్మెరీన్లను నిర్మిస్తారు. పైన ఉండే నీరు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. 10 అడుగుల లోతుకు చేరేసరికి ఒత్తిడి వాతావరణంలో కన్నా ఇంచుమించు 2 ఇంతలు అవుతుంది. అంటే ఒక అట్మాస్ఫియర్ ఒత్తిడి పెరిగిందని అంటారు. 100 అడుగుల లోతుకు వెళితే 4 అట్మాస్ఫియర్ల ఒత్తిడి పుడుతుంది. అంటే మామూలు వాతావరణంలో కన్నా 4 రెట్లు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. 300 అడుగుల లోతులో ఒత్తిడి 10 రెట్లు ఉంటుంది. ఈ ఒత్తిడికి తగినట్టుగానే పడవ నిర్మాణం ఉండాలి, లేకుంటే అది పగిలిపోయే వీలు ఉంటుంది.